అహంకారము అంతఃకరణమేతేషు చక్షురాదిషు వష్మణి అహమిత్యభిమానేన తిష్టత్యభాస తేజస. 105 అంతా అకరణం మనస్సు ఏతేషు ఈ చక్షురాదిషు చక్షురాదీంద్రియములయందును వష్మణి దేహమునందును ఆభాస తేజస జీవునితో కూడా అహమితి నేను అని అభిమానేన అభిమానముతో తిష్టతి ఉంటున్నది. మనస్సు ఈ జ్ఞానేంద్రియ కర్మేంద్రియ ప్రాణాదులయందును వష్మణి స్థూల శరీరమునందును ఆభాస తేజస చిత్తు ప్రతిబింబింపగా నేర్పడిన తేజస్సుతో అనగా జీవునితో కూడా అహమిత్యభి అహంకారము. 169 మానేన అజ్ఞానకు తమగు తాదాత్మ్యాభిమానముతో ఉండును. అత్తా నాత్మవివేక శూన్యమైన అంతఃకరణము ఆత్మ ప్రతిబింబమును గ్రహించి తద్వారా చేతనమై చక్షురాదింద్రియములు మొదలు దేహము వరకును ఉన్నవాటి నన్నింటినీ నేను అని అనుకొనను. అందుచే ఆ అంతఃకరణకు వశమయ్యున్న ఆత్మ కూడా అంధత్వాది ధర్మములను తనపై ఆరోపించుకొని నేను అంధుడను ఇత్యాది విధమున వ్యవహరించుచుండును అని భావము. సుషుప్త్యవస్థలో ఆత్మ అంతఃకరణమునందు ప్రతిబింబించుటలేదు. అందుచే నేను అంధుడను ఇత్యాది వ్యవహారం కూడా అప్పుడు లేదు. స్వప్నమునందు ఆత్మ అంతఃకరణ ప్రతిబింబితమైనను ఆ వ్యవస్థలో బాహ్యేంద్రియములన్నీ లీనము లగుటచే అంతఃకరణము అభాస తేజస్సుతో బాహ్యేంద్రియముల ఎందుండుట అనునది లేదు. అందుచేతనే జాగ్రత్తునందువలె స్వప్నమునందు అంధత్వాది వ్యవహారము లేదని గ్రహింపవలెను. ఈ విధముగా ఆత్మ యొక్క బాహ్య సంసారమంతయు అంతఃకరణములకమే అని చెప్పి అంతరములగు కర్తృత్వ సుఖదఖాదికము కూడా దానికే అంతఃకరణమునకే చెందును అని చెప్పుచున్నాడు. అహంకారః సవిజ్ఞేహకర్త భోక్తాభిమాన్యం సత్వాదిగుణయోగేనావస్థాత్రితయం అస్నుతే. 106 సహ అంతఃకరణమే అహంకారమనియు కర్తాకర్తయ్యనియు విజ్ఞేహ తెలియదగనది అయం వీదియే లోక్తాలోక్తయ్యనియు అభిమాని కర్తృత్వలో కృత్వాభిమానము కలది. సత్వాది గుణయోగేన సత్వము మొదలగు గుణముల సంబంధముచే అవస్థాత్రితయం అవస్థాత్రయమును అగర్నుతే పొందుచున్నది. 180 శ్రీవివేక చూడామణి శరీరము ఈ విధముగా చక్షురాదీంద్రియములయందును ఈ నందును అహోవను అభిమానముతో ప్రవర్తించుచున్న చిత్ప్రతి బింబ విశిష్టమైన అంతఃకరణమే అహంకారమని తెలియదగనది. విధే ప్రాధాన్యముననుసరించి సహా అని పుంలింగ ప్రయోగము. ఇదియే కర్తయనియు భోక్తయనియు అభిమానము కలది. అంతఃకరణము సత్వరజస్తమోరూపమగు ప్రకృతి యొక్క కార్య మగుటచే సత్వాదిగుణత్రయ సంబంధమును బట్టి జాగ్రత్ స్వప్న సుషుప్తి రూపములగు మూడు అవస్థలను అస్నుతే పొందుచున్నది. రజోగుణ సంబంధముచే జాగరము సత్వగుణయోగముచే స్వప్నము తమో గుణయోగముచే సుషుప్తి అని విభేదము. గుణతయ సంబంధము ఎల్లప్పుడూ ఉన్నను ఆయా సమయములలో ఆయా గుణము ఉత్కటముగా ఉండునని తెలియవలెను. ఈ విధముగా అంతరములగు కర్తృత్వ భోక్తృత్వములు అంతకరం ధర్మములేయని చెప్పి ఇప్పుడు సుఖదుహకములు గూడా దాని ధర్మములేయని చెప్పచున్నాడు. విషయానమానుకూల్యే సుఖీ దుహఖీ విపర్యే సుఖం దుహఖం చ తద్ధర్మ సదానందస్య నాత్మనః. 107 విషయానం అనుకూల్యే విషయములు అనుకూలముగనుండునప్పుడు సుఖి సుఖవంతుడని విపర్యయే అందుకు విపరీతముగనున్నప్పుడు దుహఖి దుహఖవంతుడు సుఖం సుఖము దుహఖం చదునఖము. తద్ధర్మ అంతఃకరణం యొక్క ధర్మము సదానందస్య సర్వదా ఆనంద స్వరూపుడగు ఆత్మనః ఆత్మ యొక్క ధర్మము న కాదు. విషయానం శబ్దాది విషయముల యొక్క అనుకూల్యే తన ఇచ్చననుసరించి ప్రాప్తి కలిగినప్పుడు సుఖి నేను సుఖవంతుడను అను ప్రతీతి కలుగును. విపర్యయే అందులకు విరుద్ధముగా తన అహంకారము బాగుగా పరిసి ఇచ్చకు విరుద్ధముగా ప్రాప్తి కలిగినప్పుడు దుహఖీ నేను దుహఖవంతుడను అని అభిమానము కలుగును. ఈ విధముగా సుఖదుహఖములు రెండును అంతరకరణం యొక్క ఇచ్ఛను అనుసరించి యుండుట వలన సదానందస్య ఆనందో బ్రహ్మ విజ్ఞానమానందం బ్రహ్మ రసౌ వై సహా అయ్యదేశ ఆకాశ ఇత్యాది శృతులచే ఎల్లప్పుడునూ ఆనందస్వరూపుడగు ఆత్మ యొక్క ధర్మము కాదు. లించినచో ఇది యుక్తమే. ఒక సమయమున సుఖమును కలిగించిన శబ్దమే మరి యొక్క సమయమున దుహఖజనకమగుట లోక ప్రసిద్ధము. అందులకు కారణము మనోభేదము తక్క మరి ఒకటి ఏది చెప్పుటకు వీలులేదు. శబ్దరూపమగు ఆ విషయము కాలముగూడా ఒకే విధముగా నున్నవి కదా. అదే శబ్దముచే మరి ఒకనికి సుఖము కలుగుచున్నదిగాన ఆ కాలమునం దుండుటచే ఆ శబ్దము సుఖహేతువు మూడు కాలేదు అని చెప్పుటగూడా యుక్తము కాదు. మనస్సునకు పూర్వము ఈ శబ్దము సుఖహేతువని తోచినది, ఇప్పుడు ప్రతికూలమని తోచినది. అందుచే సుఖదుహఖములు రెండును మనోధర్మములేయని చెప్పవలెను. అవ ఇప్పుడు ఆత్మ సదానంద స్వరూపమని శృతి ప్రసిద్ధమగు విషయమును యుక్తిచే ప్రతిపాదించుచున్నాడు.